వాతావరణం పుస్తకం 4వ భాగం. టారసిల్లి ప్రయోగం ఓ ముఖ్యమైన విషయాన్ని తెలిపింది. ప్రాచీన కాలంలో వాయుమండలం ఏకంగా చంద్రుడి వరకు, ఆ పైన ఇంకా గ్రహాల వరకు విస్తరించి ఉందని నమ్మేవారు. మరి మన నెత్తిన అంత గాలి ఉంటే దాని పరువు ఇంకా చాలా ఎక్కువై ఉండాలి. ఎంత ఎత్తుకుపోయినా గాలి సాంద్రత మారదు అనుకుంటే ఒక చదరపు అంగుళం మీద 15 పౌండ్ల ఒత్తిడిని చూపించడానికి వాయుమండలం 5 మైళ్ళ మందం ఉండి ఉండాలి. అంతేకాకుండా గాలిలోకి పైకి పోతున్న కొద్దీ వాయుపీడనం తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొంత భాగం గాలి మన అడుగున ఉంటుంది. మన పైనున్న గాలి మాత్రమే మన మీద ఒత్తిడి ప్రదర్శిస్తుంది. కాబట్టి పైకి పోతున్న కొద్దీ ఒత్తిడి ఇంకా తగ్గిపోతుంది. ఫ్రెంచి శాస్త్రవేత్త బ్లెయిస్ పాస్కల్ తన మరిదికి 2 బారోమీటర్లు ఇచ్చి ఫ్రాన్స్లో ఓ కొండ ఎక్కమని పంపించాడు. ఎత్తు పెరుగుతున్న కొద్దీ పాదరసం మట్టం తగ్గుతూ రావటం మరిది గమనించాడు. ఎత్తు పెరుగుతున్న కొద్దీ గాలి సాంద్రత మారుతూ వస్తుంది. వాయుమండలంలోని అట్టడుగు పొరలు వాటిపైన మైళ్ళ ఎత్తు ఉన్న వాయుస్తంభం బరువు మొయ్యాల్సి ఉంటుంది. ఆ బరువు వల్ల కింది పొరల మీద చాలా ఒత్తిడి ఉంది. పైకి పోతున్న కొద్దీ పైన తక్కువ గాలి ఉంటుంది, కాబట్టి ఒత్తిడి తక్కువ అవుతుంది. అదేవిధంగా పైకి పోతున్న కొద్దీ సాంద్రత తక్కువ అవుతూ వస్తుంది. అంటే గాలిలో అణువులు కదలటానికి ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒకే బరువు ఉన్న గాలి ఘనపరిమాణం ఎత్తులో ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకే వాయుమండలం ఎత్తు 5 మైళ్ళ కన్నా ఎక్కువ అయి ఉండాలి. అంటే గాలి బరువు ఎక్కువని కాదు, అది అనుకున్న దానికన్నా ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది అని మాత్రమే దాని అర్థం. అలా పైకి పోతున్న కొద్దీ గాలి క్రమంగా పలచనై చివరికి ఇంచుమించు శూన్యంగా మారిపోతుంది. ఆ స్థితిలో ఇక అక్కడో అణువు ఇక్కడో అణువు మించి ఉండవు. దాన్నే వాక్యూమ్ లేదా శూన్యం అంటారు. ఈ వాక్యూమ్ అన్న గ్రీకు పదానికి ఖాళీ అని అర్థం. ఈ వాక్యూమ్ లేదా శూన్యం చంద్రుడి వరకు, ఆపై సుదూర తారల వరకు కూడా విస్తరించి ఉంటుంది. భూమి చుట్టూ ఈ సన్నని గాలిపొర ఉంది, కాబట్టే మనలాంటి వాళ్ళమంతా బతికి బట్టగట్టగలుగుతున్నాం. 2వ అంశం, వాయువులు. మూతలేని గిన్నెలో పోసిన నీరు క్రమంగా ఆవిరైపోతుంది. అలా ఆవిరైన నీరు ఏమవుతుంది? నీటి అణువులు మెల్లమెల్లగా పైనున్న గాల్లోకి ప్రవేశించి దూరదూరంగా విస్తరిస్తాయి. అలా విస్తరించిన నీటి అణువులనే ఆవిరి అంటారు. ఆవిరి అన్న అర్థం గల లాటిన్ పదం నుండి వేపర్ వచ్చింది. ఈ ఆవిరి గాల్లోకి లేచి చల్లబడి తిరిగి నీటి బిందువులుగా మారుతుంది. అలాంటి బిందువులు తగినన్ని ఉంటే వాటినే మబ్బులు అంటారు. ఆ మబ్బుల నుంచి నీరు వర్షరూపంలో తిరిగి భూమిని చేరుతుంది. నేల మీద పడ్డ నీరు ఎండిపోయి ఆవిరై మళ్ళీ వాయురూపంలోకి మారుతుంది. ఆల్కహాల్, టర్పెంటైన్ వంటి ద్రవాలు కూడా ఆవిరవుతాయి. ద్రవాలను వేడి చేస్తే ఇంకా తొందరగా ఆవిరవుతాయి. ఆ ఆవిరులని చల్లారిస్తే మళ్ళీ ద్రవరూపానికి వస్తాయి. కానీ గాలి కాస్త ప్రత్యేకం. ఎంత చల్లార్చినా అది ద్రవరూపంలోకి మారదు. అది అంటార్కిటికాలో తీవ్రమైన శీతాకాలపు పరిస్థితులలో అయినా సరే.